45 ఈశ్వరత్వ విధాయిని సం భా ఈశ్వరత్వ విధాయిని 1 ఈశ్వరస్య భావ తస్యేక్యం విదధాతి ఆవరణ విక్షేపశక్తిమదజ్ఞాన నివర్తక అఖండాకార చైతన్యస్వరూప భేదబుద్ధిమాత్ర సంపాది తైశ్వర్యేక్య యోగభ్రమం నివర్తయతిత్యర్థ స్వేన రూపే నాభినిష్పద్యతే ఇతి శ్రుతేః 123 శంకర గ్రంథరత్న అథవా ఈశ్వరత్వం నామ నానాదేశ విద్యాధనోత్కరాధమత్వం తత్తత్రాణి నికాయ పుణ్య ప్రారబ్ధాను సారేణ కర్మఫలం ప్రయచ్చతితి వా ఓం ఈశ్వరత్వ విధాయినే నమః. ఆం వి ఈశ్వరుని భావము ఈశ్వరత్వము అనగా పర మేశ్వరునితో ఉపాసుకునకు ఐకక్యము కలిగించినదిగావున ఆ పరాభట్టారిక ఈశ్వరత్వ విధాయిని యని గానము చేయబడుచున్నది. ఆమె ఆవరణరూప విక్షేపరూప అజ్ఞానమును నివర్తింపజేయనట్టి జగన్మాత ఆ తల్లి అఖండాకార చైతన్య స్వరూపిణి తాదృశ మహిమాన్వితయైన దేవి. భేదబుద్ధి మాత్రముచేత సంపాదింపబడిన ఐశ్వర్య తాదాత్మ్య భ్రాంతిని పోగొట్టునదని భావము. స్వేన రూపేణభినిష్పద్యతే యనుచు పరమేశ్వరి స్వీయ రూపమహతో అనగా స్వస్వరూపముతో నిష్పన్నయ్యుండునని శృతి ముక్తకంఠముగా చెప్పుచున్నది. అథవా ఈశ్వరత్వమనగా నానాదేశములయందు ఆధిపత్యము విద్యాధిక్యము ధనోత్కర్ష కలిగియుండుట ఆయాజీవుల సుకూత ప్రారంభమును అనుసరించి కర్మఫలమును నానాదేశ విద్యాధనోత్కర్ష రూపమైన కర్మఫలము నొసగునది గాన పరమేశ్వరి ఈశ్వరత్వ విధాయిని ఎనుచు కీర్తింపబడుచున్నది. 124 లలితా త్రిశతీ భాష్యం.